41. భగవంతుడు స్వతంత్రుడే. రామ, మనం స్వతంత్రం అంటే ఏమిటి అని విచారణ చేస్తున్నాం. ఏ పనిముట్లు లేకుండా పనిచేయడమే స్వతంత్రం అని నువ్వు అన్నావు. దానికి ఉదాహరణగా సూర్యుడ్జీ ఇచ్చావు. ఈ ఉదాహరణలో సూర్యుడు చేసేది పనే కాదని ఇప్పుడు నిరూపణ అయిపోయింది. ఇకపోతే నువ్వు నీ రెండవ ఉదాహరణగా భగవంతుణ్ణి ఇచ్చావు. దీన్ని విచారిద్దాం. భగవంతుడు సృష్టి అనే క్రియను చేస్తున్నాడు, కాని ఎలా చేస్తున్నాడు? ఏ ఏ జీవులు ఏ ఏ కర్మలు చేసుకున్నారో, ఆ కర్మలకు ఏ ఏ ఫలితాలను అందించాలో దానికి తగిన విధంగా సృష్టి, స్థితి, సంహారాలను చేస్తున్నాడు. ఇది శాస్త్రాలన్నీ అంగీకరించిన విషయమే. అంటే ఏమిటి? భగవంతుడు తను సృష్టి చేయడానికి జీవుల యొక్క కర్మలనే సాధనాలుగా తీసుకుంటున్నాడు. సాధనాలు లేకపోతే ఆయనకి సృష్టి, స్థితి, సంహారాలు చేయవలసిన పనిలేదు, చేసే వీలూ లేదు. కనుక నువ్వు చెప్పిన భగవంతుడు కూడా సాధనాలు లేకుండా పని చేయడం లేదు. నువ్వేమో ఏ సాధనాలు లేకుండా పనిచేసేవాడే స్వతంత్రుడు అన్నావు. కనుక నీ నిర్వచనం ప్రకారం భగవంతుడు కూడా స్వతంత్రుడు కాడు. భగవంతుడే స్వతంత్రుడు కాకపోతే మనకు ఆయుసర్ వ్యాభే? ప్రపంచంలో వేరే స్వతంత్రుడు దొరుకుతాడా? మనం చెప్పే నిర్వచనానికి ఉదాహరణగా చెప్పదగ్గవాడు ఒక్కడు కూడా దొరక్కపోతే అలాంటి నిర్వచనం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? కనుక ఓ రామ, నీ నిర్వచనం సరికాదు. అంటే ఏ సాధనాలు లేకుండా పనిచేసేవాడే స్వతంత్రుడు అనే నిర్వచనం సరికాదు. అందువల్ల ఓ రామ, సాధనాలను ఉపయోగిస్తూ కూడా సాధనాలకు లోబడి ఉండకుండా సాధనాలను తన స్వాధీనంలో ఉంచుకోగలవాడే స్వతంత్రుడని మేము చెప్పాం. ఈ నిర్వచనం ప్రకారం భగవంతుడు అస్వతంత్రుడు కాడు, ఎందుకంటే ఆయన సృష్టి, స్థితి, లయలు చేయటానికి జీవుల యొక్క కర్మలను సాధనాలుగా వాడుకుంటాడు. అంతేగాని ఆ కర్మలకు లోబడి తను ప్రవర్తించడు. కనుక మేము చెప్పినట్టుగా సాధనాలను వాడుతూ కూడా వాటికి లోబడకుండా వాటిని తన అధీనంలో ఉంచుకునే వాడే స్వతంత్రుడు అని నిర్వచనం చెప్పడం మాత్రమే బాగుంటుంది. రామ, ఇంతకు మనం స్వతంత్రం అనే పదం గూర్చి ఇంత చర్చ ఎందుకు చేశామంటే, స్వతంత్రమైన క్రియాశక్తి గలవాడే చేతనుడు అని చేతనుడి యొక్క నిర్వచనాన్ని చెప్పుకుంటూ దానికోసం ఈ చర్చ చేశాం. చేతన నిర్వచనం గూర్చి ఎందుకు చర్చిస్తున్నామంటే, చేతనం అంటే ఏమిటి, జడం అంటే ఏమిటి తెలుసుకోవడం కోసం చర్చిస్తున్నా. ఈ చర్చ ఎందుకంటే ఇద్దరు చేతనులు ఒకరినొకరు ప్రేరేపించుకోవటం కుదురుతుందా అనే అంశం తేలడం కోసం. అదెందుకయ్యా అంటే, నాలోనే అంతర్యామి అనేవాడు ఒకడు వేరుగా ఉండి వాడు అనుక్షణము నన్ను నియమిస్తూ ఉన్నాడేమో అనే అనుమానం నీకుంది. కారును నడిపినట్టుగా వాడు నిన్ను అనుక్షణము నడుపుతూ ఉంటే నువ్వు కారు లాగా జడమే అయిపోతావు గదయ్యా అని మేమన్నాం. నువ్వేమో నన్ను నడిపేవాడు గొల్లవాడిలాంటివాడు, నేనేమో గోవులాంటివాణ్ణి, ఇద్దరమూ చేతనులమే అన్నావు. అక్కడనుంచి జడమంటే ఏమిటి, చేతనం అంటే ఏమిటి అనే చర్చ సాగింది. ఇప్పటికీ నిర్వచనాలు తేలాయి. ఇక నువ్వు చెప్పిన ఉదాహరణ గూర్చి విచారణ చేద్దాం.